మాట వెనక మాటు వెనక ఉన్నావే కంట పడవా జంట పడవా నకలి నడక గాలి వెనక నిరగరాకను వచ్చేదాకా ఆగలేక నేను మాట వెనక మాటు వెనక ఉన్నావే కంట పడవా జంట పడవా నీతో ఏదో చెబుతుందంట గుండె కబులే చెంది